లిపిలేని కంటి వాస చెలిపింది చిలిపి ఆశ నీ కన్నుల కాటుక లేఖలలు నీ సొగసుల కవిత రేఖలలు ఇలా ఇలా చదవని నీ లేఖని ప్రణయ రేఖని కంటి భాష చిలిపింది చిలిపి ఆశ అమావాస్యనిశిలో కోడి తారలున్న ఆకాశం వెదుకుతోంది వేదన తానై విజయ నాటి దావిలి కోసం కంటి భాష తెలిసింది చెల్లి ఆశ అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని నీ కంటికి పాపను నేనయ్యి నీ ఇంటికి వాకిలి నేనయ్యి గడప ఉన్నాను బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమ లేఖ నీ కౌగిట పిలిచిన శ్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా రాయని నీ లేఖని ప్రణయ కనీ